195 లజ్జాపద సమారాధ్య సం భా లజ్జాపద సమారాధ్య లజ్జానమ అంతఃకరణ ధర్మ జుగుప్సా హేతురః గోహన సాధనం అపలక్షణం మనోధర్మాణం తస్య పదమాశ్రయః కామః సంకల్పో నిచికిత్సా శ్రద్ధావ్ శ్రద్ధాధృతిరధృతి ధీర్భీరిత్యేతత్సర్వం మన ఏవ ఇతి శ్రుతేః తస్మిన్ సమారాధ్యా చింత నియేత్యర్థః య ఆత్మని తిష్ఠన్నంతలో యమేతి గుహాహితం గహ్వరేష్ఠం పురాణం తమాత్మస్థం యేజనుపసధీరాః ఇత్యాది శ్రుతిభ్యః నుపశ్యంతి అథవా లజ్ఞాపదం జినచక్రం తస్మిందధిష్ఠానానందాభివ్యక్తి హేతతయా బహిర్యాగక్రమేణ పూజనీయేత్యర్థః 288 లలితా త్రిశతీ భాష్య ఆం వి లజ్జయనగా అంతఃకరణధర్మము జుగుప్సా హేతువైన విషయమును గుప్త మొనర్చుకొనుటకు సాధనమైనది లజ్జ. లజ్జ పదము మనోధర్మములన్నింటికీ ఉపలక్షణము. అట్టి లజ్జకు ఆశ్రయమైనది లజ్ఞాపద మనబడును. కామము సంకల్పము విచికిత్స సందేహము శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హియః లజ్జి ధియః బుద్ధి భియః భయము ఇవి ఎన్నియు మనోధర్మములని శృతివచనము వలన తెలియచున్నది. కావున లజ్జాదులకు సమాశ్రయమైన యామనస్సు నందు పరమేశ్వరి సమారాధనీరాలగుచున్నది. య ఆత్మని తిష్ఠన్నంతలో యమేతి పరమేశ్వరుడు ఆత్మస్థితుడై అంతర్యామే శాసించుచున్నాడనియు గుహాహీతం గహ్వరిష్ఠం పురాణం పరమేశ్వరుడు హృదయ అంతరాంతరమునందున్న పురాణ పురుషు గుహయందు పరమేశ్వరుడనియు తమాత్మస్థం ఏజను పశ్యంతి ధీరాహ ధీరులైన బ్రహ్మనిష్ఠులు ఆత్మయందు వ్యాపించియున్న యాకుని దర్శింతూ రనియు పెక్కు శృతులు వాకునుచున్నందున పరమేశ్వరి లజ్జకు ఆశ్రయమైన యంతఃకరణము నందు వ్యాపించియుండునని తెలియవలేను. అందువలన దేవికి లజ్జాపద సమారాధ్య యను నామము అన్వర్థము అథవా లజ్ఞాపదమున కర్ధము జీవసముదాయము. జీవజాతమునందు ఆ జీవుల కధిష్టానమైన ఆనందాభివ్యక్తి శంకర 12-37 వరకు 289 శంకర గ్రంథరత్నావళి హేతువుగా బహిర్యాగశ్రమముతో పూజనీయని భావము విసే అంతర్యాక్రమారాధ్యాయని లలితా సహస్ర నామములు చెప్పబడినది. కాని వెంటనే బహిర్యాగ సుదుర్లభాయను నామము గలదు. అధికార తారతమ్యముననుసరించి పరమేశ్వరి అంతర్యాగము బహిర్యాగము రెండు రీతులుగా కూడా అర్చింపదగునని తెలియవలేయును. అంతర్యాగ మనగా మనస్సుతో చేయు యజనము. ఈ యాగము నందు బుద్ధినృత్తిని సృక్కుగాను మనస్సును ఆజ్యాది హవిస్సుగాను భావించి బుద్ధరూప సరుక్కుతో మనోరూపమైన యాజ్యమును గ్రహించి చిదగ్ని కుండమునందు హోమము చేయుటను అంతర్యాగమందురు. బహిర్యాగమనగా ఆగమశాస్త్రానుసారము బాహ్యమైన శ్రీచక్రము నందలి నవావరణములను అర్చించుట. ఈ రీతిగా బహిర్యాగ క్రమముతో శ్రీచక్రార్చనము చేయు భక్తుడు పిండమును శ్రీచక్రముగా భావన చేయగల సంస్కార సంపన్నుడగును. అప్పుడుతడు అంతర్యాగము చేసి పరమేశ్వరి యనుగ్రహమునకు పాత్రుడై తుదకు బ్రహాత్మైక్యానుభూతి ననుభవించి జీవన్ముకుడగునని భానము.